173 హంసమంత్రార్థరూపిణి సం ఛా హంసమంత్రార్థరూపిణి హంపయః ఉపాస్యో యో మంత్రః ప్రణవః తస్య శాస్త్ర బోధిత తత్వార్థరూపిణి అవాచ్యలత్యర్థస్వరూపేణ జ్ఞయమానేత్యర్థ అథవా హంసమంత్రః అజపా హంకారస్కస ఒకటి సకా శోధిత తత్వం పదార్థ హంకారస్య పరోక్షవచనకారస్య తాదృశస్య చ భాగత్యగలక్షణయ నిష్ప్రపంచత్య శుద్ధముక్త బుద్ధ సచ్చిదానంద స్వరూపేత్యర్థః ఓం హంస మంత్రార్థరూపిణ్యై సమః ఆం వి పరమహంస పరివ్రాజకులకుపాస్యము ప్రణవము తత్ప్రణన వాచ్యార్థము శాస్త్రోపదిష్టమైన తత్వార్థము ఆ తత్వార్థమే స్వరూపముగా గలదిగాన బ్రహ్మస్వరూపిణియైన జగజ్జనని హంసమంత్రార్థరూపిణీయనుచు ఉపాసకులచే గానము చేయబడుచున్నది. పరమేశ్వరి ప్రణనము యొక్క వాచ్యార్థరూపముగాను లక్ష్యార్థర లక్ష్యార్థరూపముగాను తెలియదగనదని భావము. అథవా హంసమంత్రమనగా అజపాగాయత్రి యని యర్థము. హంకార సకారములు లక్షణావృత్తిచేత శోధితములైన తత్వం పదార్థములు పరుకు వాచులైన హకార సకారముల యొక్క భాగత్యాగలక్షణచేత పరమేశ్వరి నిష్ప్రపంచము నిత్యము శుద్ధము ముక్తము బుద్ధము నగు సచ్చిదానంద స్వరూపము గలదని హకారకారము యర్థము. లందలి భాగత్యాగ లక్షణము చేత తత్ త్వం పదార్థముల ఐక్యమును నలేయిట గూడ వస్వైక్యమును తెలుసుకొనవలయ్యును. భాగత్యాగలక్షణ స్వరూపము పూర్వము పరామృష్టము విశే ప్రణవము అకార ఉకార మకార అనునాద విరామగూపము వినిచేత బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు చెప్పబడుదురు. అకార ఉకార మకారముల వెంట సోవు నాదము తురియ మనబడును నాదమెచ్చట యాగిపోవును దానిని విరామమందురు. అదియే యఖండ బ్రహ్మాకారమని తెలియవలేను. మో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. అవేదారంభమున ఏ స్వరము ఉచ్చరింపబడునో వేదము యొక్క అంతమున ఏ స్వరము ప్రతిష్ఠింపబడియున్నదో ప్రకృతిలో లీనమైయున్న యాప్రణపము కంటే అతీతమైనవాడు పరమేశ్వరుడు అని శృతి ఆదేశించుచున్నది. ఈ రీతిగా వ్రణం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థములను సాధకులు తమ యోగ్యత అధికారమునుసరించి తెలుసుకొని ఉపాసించి కృతార్థులగుదుకుగాక. స్లో హానోపాదాన నిర్ముక్త హర్షణి హరిసోదరి హాహాముఖస్తుత్య హానివృద్ధి వివర్జిత 33.0 శంకర గ్రంథరత్నావళి.